జెన్యులు పుస్తకం 8వ భాగం. ఫ్లెమింగ్ కృషిని ఇతరులు కొనసాగించారు. వారిలో ఒకరు బెల్జియన్ జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఫాన్ బెనేడెన్. 1887లో బెనేడెన్ ఒక ప్రత్యేక రకం మొక్కలో కానీ జంతువులో కానీ అన్ని కణాలలోనూ ఒకే సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయని నిరూపించాడు. కణ విభజనలో ఈ సంఖ్య ముందు ద్విగుణీకృతం అవుతుంది. అందుకే కణ విభజన జరిగాక 2 శిశు కణాలలోనూ మాతృకణంలో ఉన్నన్ని క్రోమోజోములే ఉంటాయి. ఉదాహరణకి ప్రతి మానవ కణంలోనూ 46 క్రోమోజోములే ఉంటాయని మనకు తెలుసు. మానవ కణం విభజన చెందినప్పుడు ప్రతి క్రోమోజోము దాని ప్రతిని ఒకదానిని తయారు చేసుకుంటుంది. ఆ విధంగా 92 క్రోమోజోములు తయారు అవుతాయి. వీటిలో 46 క్రోమోజోములు కణంలో ఒక కొసకి, తక్కిన 46 క్రోమోజోములు కణంలో మరో కొసకి చేరతాయి. చివరికి చెరో 46 క్రోమోజోములు ఉన్న 2 కణాలు తయారవుతాయి. అయితే లింగ కణాలు ఏర్పడినప్పుడు ఒక్కొక్క దానికి క్రోమోజోముల సగం సముదాయం మాత్రమే దక్కుతుంది. ఈ ప్రక్రియని మియాసిస్ అంటారు. ఈ విభజన వలన క్రోమోజోముల సంఖ్య సగం అవుతుంది. కాబట్టి దీనిని తరుగుదల విభజన అంటారు. అంటే మొక్కలలోనూ జంతువులలోనూ ఉండే శుక్రకణాలలోనూ అండకణాలలోనూ ఉండే క్రోమోజోముల సంఖ్య ఇతర కణాలలోని క్రోమోజోముల సంఖ్యలో సగం ఉంటుంది. కాబట్టి మానవ కణాలలో 46 క్రోమోజోములు ఉన్నా శుక్రకణాలలోనూ అండకణాలలోనూ 23 క్రోమోజోములే ఉంటాయి. ఒక మానవ శుక్రకణం ఒక మానవ అండకణంతో కలిసినప్పుడు ఒక దాంట్లోని 23 క్రోమోజోములు మరో దాంట్లోని 23 క్రోమోజోములతో కలుస్తాయి. తత్ఫలితంగా సగం తల్లి నుండి సగం తండ్రి నుండి రాగా మొత్తం 46 క్రోమోజోములు కల ఫలదీకృత అండకణం తయారవుతుంది. ఈ ఫలదీకృత అండకణం పదే పదే విభజన చెందడం మొదలు పెడుతుంది. అలా పుట్టిన ప్రతి కణంలోనూ 46 క్రోమోజోములే ఉంటాయి. వాటిలో సగం తండ్రి క్రోమోజోములు లాంటివి, సగం తల్లి క్రోమోజోములు లాంటివి ఉంటాయి. 4వ అంశం, మోర్గాన్ ఈగల పరిశోధనలు. 1900లో డీవ్రీస్, కారెన్స్, చర్మాక్, ఫాన్ వేస్నెక్లు మెండెలిన్ అనువంశికత ధర్మాలని పునరావిష్కరించేంత వరకు జీవశాస్త్రవేత్తలకి ఫ్లెమింగ్ బెనేడెన్ల పరిశోధనల ప్రాముఖ్యత అర్థం కాలేదు. అప్పటి నుంచి మెండెలియన్ సిద్ధాంతాలకి మూర్తి రూపాలుగా క్రోమోజోములు కనిపించసాగాయి. ఈ విషయాన్ని సూచించిన మొట్టమొదటివాడు అమెరికన్ జీవశాస్త్రవేత్త వాల్టర్ స్టాన్బరో సటన్. పట్టుమని 25 కూడా నిండిన యవ్వనంలో ఇతగాడు ఒక చక్కని పరిశోధనా పత్రం రాశాడు. అందులో క్రోమోజోములన్నీ బాగా సన్నిహితమైన పోలికలు ఉన్న జతలుగా ఏర్పాటై ఉన్నాయని నిరూపించాడు. కాబట్టి మానవ కణంలో 46 క్రోమోజోములు ఉన్నాయనే కన్నా 23 జతల క్రోమోజోములు ఉన్నాయనటం సమంజసం అన్నాడు. శుక్రకణాలలోనూ అండకణాలలోనూ మాత్రం ఒక్కొక్క క్రోమోజోము జత నుండి ఒక్క క్రోమోజోమే ఉంటుంది అని కూడా ఇతడు 1903లో నిరూపించాడు. వాటిలో ఉండే 23 క్రోమోజోముల సముదాయం అర్ధ సముదాయం అన్నమాట. ఫలదీకృత అండకణంలో కూడా 23 జతల క్రోమోజోములే ఉంటాయి. కానీ ప్రతి జతలో ఒక క్రోమోజోము తండ్రి నుండి మరొకటి తల్లి నుండి వస్తుంది. ఇప్పుడు మెండెల్ బఠానీ మొక్కలకి మరోసారి వద్దాం. ఉదాహరణకి బఠానీ మొక్క కణంలో పొడగరితనాన్ని, పొట్టిదనాన్ని శాసించే ఒక క్రోమోజోము ఉంటుందని అనుకుందాం. ఒక క్రోమోజోము టీ కానీ ఎస్ కానీ కావచ్చు. ఈ క్రోమోజోముకి మరో జంట క్రోమోజోము ఉంటుంది. అది కూడా పొడగరితనాన్ని లేదా పొట్టిదనాన్ని శాసిస్తుంది. ఆ క్రోమోజోము కూడా టీ కానీ ఎస్ కానీ కావచ్చు. ఆ కారణం చేత ఆ క్రోమోజోముల జత టీటీ, టీఎస్, ఎస్టీ, ఎస్ఎస్లలో ఏదో ఒకటి అవుతుంది.